31 విధి అనేది ఓదార్పు మాట. అయితే లోకల్లో విధి అనే మాట ఎందుకు పుట్టింది అని అడుగుతావేమో. దైవమాశ్వాసన మాత్రం దుహఖే పెలవ బుద్ధిషు ముడోట్వ్యడొట్ప్రడొట్సడొట్ఏడు స్లోవట్ 15 గుండెబలం లేని మనుషులకు దుహఖాలు వచ్చి మీద పడినప్పుడు వారికి ఉన్న మతి కూడా పోతూ ఉంటుంది. అలాంటి తేలిక మనుషులను ఓదార్చటం కోసం విధి అనే మాట పుట్టింది. అంతేగాని విధి అనేది సత్యవస్తువు కాదు. రామ, మానవులు తమ అనర్థాలను ఆపదలను కూడా తాము చేసే పనుల వల్లనే తాము తెచ్చుకుంటున్నారు. అలాంటి పిచ్చి పనులు చేయటానికి కూడా పురుష ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నాన్ని ఉన్మత్త చేష్ట అంటారు. దాన్ని పౌరుషం అని, పురుష ప్రయత్నం అని పిలవకూడదు. సజ్జన సాంగత్యం, శాస్త్రాభ్యాసం, వివేకవృద్ధి వీటి సహకారంతో చేసే ప్రయత్నమే పురుష ప్రయత్నం అనాలి. అదే సత్ఫలితాలనిస్తుంది. గురుసేవ చేస్తూ శాస్త్రాధ్యయనం చేసిన కొద్దీ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. చదివే పాఠాలను అభ్యాసం చేస్తున్న కొద్దీ జ్ఞానం ఇంకా పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ పురుష ప్రయత్నం పెరుగుతుంది. పురుష ప్రయత్నం పెరిగిన కొద్దీ ఫలితం పెరుగుతుంది. రామ, నువ్వీ పురుషకారాన్నే ఆశ్రయించు. రామ, కొంతమంది అన్నీ దైవమే చూసుకుంటుంది, అన్నీ విధి ప్రకారమే నడుస్తాయి అని వాదిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు దైవాన్ని నమ్మి నిప్పులో దూకితే బావుండును. ఆ పనివారు చేయరుగదా. ఈ దైవవాదన చేసేవారికి ఏ పూజలు, పునస్కారాలు, అనుష్ఠానాలు ఇవేవీ అక్కర్లేదు. వాళ్లకి అన్నీ దైవమే చూసుకుంటుంది, పుణ్యలోకాలన్నీ దైవమే ఇస్తుంది. అలా అని వాళ్లు నోరుమూసుకుని కూర్చుంటారా? ఏ జపమో తపమో చేస్తూనే ఉంటారు. చేసేది ఇంకా సరిగా చెయ్యవయ్యా అంటే దైవం అంటారు. కాని వీరు జపము తపము ఎంతో కొంత చేస్తారు కదా. వారికి ఆ మంత్రం దైవమే ఉపదేశించిందా? ఎవడో ఒక గురువు అనేవాడు తన దవడలు, నాలుక మొదలైనవి కదిలించే ప్రయత్నం చెయ్యబట్టి కదా వీడికి ఆ ఉపదేశం వచ్చింది. ఆ గురువు యొక్క పురుష ప్రయత్నం వల్ల తను మంత్రం పొంది ఇది దైవం వల్లే వచ్చిందని వాడనుకున్నాడంటే అదేమి తెలివి? ఆయసర్ 41. లోకంలో ఎక్కడైనా ఒక పని జరిగిందంటే ఎవడో ఒకడికి అవయవాల్లో చలనం కలిగి ఆ చలనం వల్ల పని జరుగుతుంది. ఒక శిల్పికి పక్షవాతం వచ్చిందనుకో, వీరు చెప్పే దైవం వచ్చి వాడి శిల్పాలను చెక్కి పెడుతుందా? కాబట్టి ఎన్ని రకాలుగా చూసినా దైవం అనేది ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించడం లేదు, శాస్త్రాలలో ఎక్కడా లేదు. అందువల్ల దైవమనేది లేనే లేదని గట్టిగా చెప్పవచ్చు.